63 లక్ష్మీ వాణిని సేవిత సం భా లక్ష్మీవాణిని సేవిత లక్ష్మీ మరీ రమా సర్వైశ్వర్య శక్లియః వాణీ సరస్వతీ సర్వజ్ఞానశక్తి తాభ్యాం నితరాం అకృత్రిమ ప్రేమ అనన్యభూత సతీ సేవిత సేవా నామ ఉన్మీలితా జ్ఞా ప్రతీక్ష తద్వత్వాదిత్యర్థ ఓం లక్ష్మీనాణిని సేవితాయే సమః 1 న ఆం నీ సర్వైశ్వర్య శక్తియైన లక్ష్మీదేవి సర్వజ్ఞాన శక్తియైన సరస్వతీదేవి ఇరువురి చేత మిక్కిలి అవ్యాజ ప్రేమలో అనన్యభూతమై సేవింపబడునది. సేవ ఎనగా రాబోవు దూజ్ఞకై నిరీక్షించుచుండుట. లక్ష్మీ సరస్వతు లిరువురును పరమేశ్వరి యాజ్ఞకై సదా నిరీక్షించుచుందురు. లలితా త్రిశతీ భాష్య గన ఆ పరాశక్తి లక్ష్మీవాణి సేసేవి యను సార్థక నామముతో వీరాజిల్లుచుండును. 0 స్లో లాకిని లలనారూప లసద్దాడిమ పాటల లలంతి కాలసత్ఫాల లలాటనైనార్చిత